అంతర్శక్తి 9వది. జీవితంలో ఏదైనా అనుకూలంగా జరగకపోతే దాన్ని మర్చిపోయి ఒక నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టుకోవడం నేర్చుకోవాలి. బలం బలం బలం సుఖ సంతోషాలతో నిండిన జీవితం గడపడానికి అవసరం. ఆ బలం అంతరంగం నుండి వెలువడే బలం అవ్వాలి. ఆంతరంకంగా దృఢంగా ఉండడం నేర్చుకోవాలి. నువ్వు అంతఃశక్తి మీద ఆధారపడడం నేర్చుకున్నప్పుడు ఆ శక్తి దానంతటదే వెలికి వస్తుంది. ఈ బహిరంగపడిన శక్తి ఇతరులకు కూడా సహాయపడుతుంది. దేవుడు ఎక్కడున్నాడు? ఆ ప్రభు నీలో ఉన్నాడు. నీ మనస్సు భావాలకు అతీతంగా అగాధ స్థాయిలో నిక్షిప్తమై ఉన్నాడు. నీవు ఈశ్వర ప్రేరిక ప్రార్థనను జరపవలను. ప్రభువు, నేను నీ వాడిని, నువ్వు నా వాడివి. నాకు శక్తి కావాలి. ఆ శక్తిని దయచేసి ప్రసాదించు. బలం పుంజుకునేటట్టు నాకు తోడ్పడు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నాకు శక్తిని ప్రసాదించు. ఒకరోజు నువ్వు ఎంత అంతఃశక్తిని పుంజుకుంటావంటే నువ్వు సత్యాన్ని, ఆ పరమసత్యాన్ని నీ అంతరంగంలో దర్శిస్తావు. దానితో నువ్వు సంతోష భంగురుడు అవుతావు.